అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జనకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతు. పరమ భాగవతులరా, శ్రీ పోతన భాగవతం సప్తమస్కంధం ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ఆత్మ లక్షణాలు 12 అని, దేహ లక్షణాలు 6 చెప్పారు. ఈ దేహములందు అహంకార మమకారములను విడిచి పసిండి గనులు గల నెలవున విభ్రాజమాన కనకలేశంబులైన పాషాణాదులందు పుటంబు పెట్టి వన్నియోగంబున కరంగ నూది హేమకారకుండు పాటవంబున హాటకంబు బడయు భంగి. ఈ దేహములయందు మోహాన్ని కల్పించేవి, అంటే ఈ దేహమే శాశ్వతము అని, దాని ద్వారా ఇది నేను అనే భావం అహంకారము, దీని ద్వారా కలిగేటటువంటి పుత్రమిత్ర కళత్రాదులన్నీ కూడా మమకారములు. ఇవి ఎలా వీటిని విడిచిపెట్టాలి, వీటిని అనంటే హేమకారకుడు అంటే బంగారమును సంపాదించేటటువంటి వాళ్ళు గనులు ఉన్న చోటికి పోయి అక్కడ ఈ రేణువులు, బంగారపు రేణువులు అతుక్కున్నటువంటి రాళ్ళు ఉంటాయట, వాటిని తీసుకుని వచ్చి కరగబెట్టి ఆ బంగారాన్ని తీసుకుంటారు. బంగారం ఏమి మాడి మసైపోయేది కాదు కదా, కనుక దాన్ని కరగబెట్టి తీసుకుంటారు. అంటే దీంట్లో మంచి వస్తువుని గ్రహిస్తారు, చెడ్డని విడిచిపెడతారు. అలాగే ఇక్కడ ఎందుకు చెప్పారు ఇది అంటే, దేహాన్ని ఆ రాళ్ళలాగా విడిచిపెట్టేసి ఆత్మను ఈ బంగారములాగా గ్రహించండి. ఆత్మకృత కార్యకారణములు నెరిగి, కార్యకారణాలు ఈ ఆత్మ ద్వారా మనం తెలుసుకోవాల్సినవి ఏమిటంటే, ఆత్మ చేసేటటువంటిది అన్నమాట. కార్యము కారణము అంటే ఏది కారణము ఏది కార్యము, దాన్ని అన్వయము వ్యతిరేకము అని కూడా అంటారు. ఇప్పుడు ఎలాగూ అని అంటే, నేను అని చెప్పేటటువంటిది కారణము, అది అన్వయము, అంటే నేను. సరే, నేను అనేటప్పుడు ఏం తెలిసిందో ఇతనికి, తద్వ్యతిరిక్తంగా నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా దేహము, నా మనసు అంటూ ప్రతిదీ కూడా నా యొక్క అనే సంబంధాన్ని బట్టి తెలుసుకుంటూ ఉంటాడు. దేహాన్ని నేనన్నాడు కదా, నా దేహము, నా కన్ను, నా ముక్కు అన్నట్లుగా ఇవన్నీ కార్యములు. ఆత్మ అనేటటువంటి ఒక కారణం ఉంటే ఇవన్నీ కార్యములుగా ఉంటాయి. కనుక అన్వయము తాను, నేను అని చెప్పేది వ్యతిరేకము, తనకి వ్యతిరేకం ఇవన్నీ కూడా. ఈ విధంగా తెలుసుకొని దేహంబునందు ఆత్మసిద్ధి కొరకునైన ఉపాయంబునం చేసి బ్రహ్మభావంబుడయు. ఈ దేహమునందు ఏం చేయాలి అనంటే, ఉపాయము ద్వారా దేహం ఉండాలి. మళ్ళీ దేహం లేకుంటే ఇదెందుకు వ్యర్థము అని అనుకోనవసరం లేదు. శరీరమాజ్యం కలు ధర్మ సాధనం అని చెప్తూ ఉంటారు. మనం ఏ దేనిని సాధించాలి అన్నా శరీరమే మొదటిది. శరీరం లేకపోతే ఏం చేస్తారు, చేయలేరు కదా ఏమిని. ఈ శరీరమునందు ఉండి ఉపాయంబునం చేసి, అంటే ఒక సాధనముగా దీనిని గ్రహించి, ఇప్పుడు నావ దాటేటప్పుడు పడవని తెప్పకరను వేసుకుని వెళ్తాం, దాటిన తర్వాత దాన్ని భుజానేసి పోం కదా. అలాగే ఏదైనా ఒక మనము ప్రయాణము చేసే ఏ సాధనాన్ని వెంట తీసుకుపోము. ఈ దేహము అలాంటిదే, పరమాత్మని పొందటానికి దీని ద్వారానే చేయాలి. ఉపాయము అంటే అనేక మార్గాలలో శ్రవణము, కీర్తనము, స్మరణము ఇవన్నీ కూడా చేసినట్లయితే ఏది ఇష్టమైతే అది, అది ఇదనే నియమం లేదు. దీంట్లో ఆత్మసమర్పణ వరకు రావాలి. ప్రధానంగా దేనితోనైనా సరే ఆత్మసమర్పణ భావము ప్రధానమైనటువంటిది. ఆత్మసమర్పణ ఆత్మసిద్ధికి హేతువవుతుంది. ఆత్మసిద్ధి అనంటే ఆత్మ తనంతట తానుగా ప్రకాశించాలి, తనంతట తానుగా ఉండాలి, ఈ ప్రకృతి సంబంధాన్ని విడివడాలి అని అంటే అసలు ఆత్మ పరమాత్మకి సమర్పిస్తే, ప్రకృతి విడిచిపెట్టేసి పరమాత్మకి సమర్పిస్తే ఇది సిద్ధిని పొందుతుంది. అలాగే ప్రకృతికి సమర్పిస్తే అనేక జన్మలను పొందుతూ ఉంటుంది. ఇది ఒక్కటే ఉపాయం దానికి. అలా చేసినట్లయితే బ్రహ్మభావము, వీడు కూడా బ్రహ్మభావో అధిగచ్చతి అని భగవద్గీతలో కూడా చెబుతూ ఉంటాడు స్వామి. ఇతడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. మూల ప్రకృతియు ఇక వేరు చేయటానికి ఇంతకుముందు ఏం చెప్పారో మళ్ళీ కూడా చెబుతూనే ఉన్నట్టున్నారు. ఈ తత్వము మూలమునందు ఉన్నది సంస్కృతంలోను, అలాగే తెలుగునందు ఉన్నది. ఇది కావాలి అని అడిగారు కనుక ఒక అక్షరం కూడా విడిచిపెట్టకుండా ప్రహ్లాద చరిత్ర వరకు తప్పకుండా చెప్పుకుందాము. ఆ తర్వాత సంగతి చూద్దాం. మనకి ఏ ఒక్కటి కూడా త్వరగా పరిగెత్తాలనేది ఏమి లేదు. ఎందుకోసం పరిగెత్తాలి, దేనికోసము పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. నిదానంగానే తెలుసుకునే ప్రయత్నమే చేస్తూ ముందుకు సాగాలి. కనుక అప్పుడు మరలు చెప్తూ ఉన్నారు, మూల ప్రకృతి అంటే కారణరూపమైనటువంటిది. దేనికి ఈ మిగిలిన ఆ ప్రకృతి, ప్రతిదీ ఒకటి కారణము ఒకటి కార్యము అవుతూ ఉంటుంది. ఇప్పుడు భూమి కారణము అయితే చెట్టు కార్యము అవుతుంది, అలాగే పరమాత్మ కారణమైతే భూమి కార్యము అవుతుంది, మరి అంతే కదా. లేదా దాని ముందున్నటువంటి జలము కారణము అయితే భూమి కార్యం అవుతూ ఉంది. అలాగే జలము కార్యమవుతుంది అంటే అగ్ని కారణము, దాని మూలము అది. ఇలా కారణము కార్యము కనుక వీటికి కారణమైనటువంటిది మూల ప్రకృతి అంటారు. ఈ మూల ప్రకృతినే తమస్సు అని కూడా అంటారు. ఇది ఈ ప్రకృతిలో సూక్ష్మరూపం అది. ఇక దీని నుంచి కార్యరూపముగా మహత్తు, అహంకారములు, అలాగే పంచ తన్మాత్రలు, ఈ ఎనిమిదిటిని ప్రకృతులు అంటారు అంటున్నారు. అంటే మూల ప్రకృతి ఒకటి, మహత్తు ఒకటి, అహంకారము. ఈ అహంకారము అనేటటువంటిది నేను కాని దానిని నేను అనిపించేటటువంటి ఒక తత్వం ఇది. అహం అనే పదము ఆత్మకి ఉంటుంది, ఈ తత్వముల్లో ఉంటుంది. తేడాలు మరి తెలుసుకోవాలి. ఇక పంచతన్మాత్రలు అని అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఇక్కడికి ఈ ఎనిమిదిని ప్రకృతులు అన్నారు. అంటే వీటి నుంచి ఇతరమైనవి వస్తూ ఉంటాయి. ఇవి కారణములైతే కార్యములు వస్తూ ఉంటాయి. రజస్సు, సత్వ, తమస్సులు మూడును ప్రకృతికి గుణములు. అలాగే కర్మేంద్రియములైన వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థలు. జ్ఞానేంద్రియములైన శ్రవణ, నయన, రసన, త్వక్కు, ఘ్రాణములు. అంటే చెవులు, కళ్ళు, అపై తెలిసినయే కదా. వాక్కు అంటే మాటలు, పాణి అంటే చేతులు, పాదములు, పాయువు, ఉపస్థ కింద ఉండేటటువంటి రెండు ఇంద్రియాలు ఇవి. అలాగే ఒక ఐదు జ్ఞానేంద్రియాలు, అలాగే ఒక మనస్సు. మహీ, సలిల, తేజో, వాయు, గగనములు. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవి పెద్దయి అన్నమాట. ఇవి 16 వికారములు అంటారట. అంటే అక్కడ 8, ఇక్కడ 16, 24. కపిలాది పూర్వ ఆచార్యుల చేతని చెప్పబడియే. ఈ కపిలాది పూర్వ ఆచార్యులు, కపిలుడు మొదలైనటువంటి వారు చెప్పారు. సాంఖ్యము అంటారు దీనిని. ఇదే ప్రధానము ఇక్కడ జ్ఞానముకి. ఎప్పుడు కూడా సాంఖ్యం అంటే జ్ఞానం అనే అర్థము. అలా సాక్షిత్వంబున ఈ 27 ఆత్మ కూడి ఉండు. 27 అంటే సాంఖ్యతత్వములు 24 అయితే ఇక్కడ అదనంగా చెప్పిన ఈ రజస్సు, సత్వము, తమస్సు అని మూడు గుణాలను కూడా చెప్పారు. కనుక 27 ఇవి. 27 ప్రకృతే, వీటిని విడిచి ఉండాలి. ఆత్మ వేరుగా ఉంటుంది. వీటితో కలిసి ఉంటుంది. పెక్కింటి కూటువ దేహము, ఇదిగో వీటన్నింటి కలయికే దేహము. ఒక్కొక్క దాంట్లో అన్ని పనిచేస్తుంటాయి, కొన్ని కొన్ని శరీరాలలో పనిచేయవు. అదియు జంగమ స్థావర రూపంబుల రెండు విధంబులయ్యే. ఇది కూడా జంగమం అంటే కదిలేది, మనుషులు జంతువులు ఇవన్నీ, స్థావరములు చెట్లు పర్వతాలు మొదలైనవి కదలనివి. మూల ప్రకృతి మొదలైన వర్గంబునకు వేరై మణిగణంబులంజొచ్చి ఉన్న సూత్రంబు చందంబున ఆత్మ ఇన్నింటి యందు నుంచొచ్చి దీపించు. ఈ మూల ప్రకృతి మొదలైనటువంటివి ఇవి వీటన్నింటికీ కూడా వేరుగా అయ్యి మణులలో దారములాగా. ఇప్పుడు మణులు ఒక దండగా నిలవాలి అని అంటే ఎలా నిలుస్తుంది? దారం ఉంటేనే నిలుస్తుంది. ఆ దారములాగా ఈ ప్రతి శరీరానికి ఒక జీవుడు, ఇదే మొత్తానికి అయితే పరమాత్మ అంటారు. దీన్ని ఆయన సూత్రే మణిగణాయవంటూ గీతలో కూడా తనని చెబుతాడు. ఇక్కడేమో ఒక శరీరానికి అయినప్పుడు ఒక దేహానికి అయినప్పుడు ఒక ఆత్మ ఒక జీవుడు అవుతాడు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఆత్మశబ్దానికి మధ్యలో పరమాత్మను కూడా చెప్పారు, కానీ మధ్యలో పరమాత్మను చెప్పని అవసరం లేదు, ఆత్మను చెప్పుకోవచ్చు. కనుక ఈ ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకొని ఆత్మకు జన్మ స్థితి లయములు కలవంచు మిథ్యాతత్పరులు కాక. ఈ ఆత్మకి జన్మ స్థితి లయాలు అంటే పుట్టుక, మధ్యలో ఉన్నటువంటి స్థితి అంటే ఏదో ఆ పుట్టుక ద్వారా మనిషినని లేక జంతువునని తనకి తాను అనుకోవటం, లేదా దాంట్లో కులాలు మతాలు ఇవన్నీ కూడా ఆపాదించుకోవటము, ఇలాంటివి స్థితి అంటారు. అలాగే లయము అంటే దీన్ని విడిచిపెట్టిపోతుంటుంది. ఇట్లా ఇవన్నీ మిథ్యలే, కలలో కనపడినట్టు. నీ స్వప్నము ఒక 10 నిమిషాల్లో ఒక 5 నిమిషాల్లో ఇంకా తక్కువ వస్తుంది ఇంకెక్కువ వస్తుందో అనుకుంటే ఒక శరీరము నీకు కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఏదో 100 సంవత్సరాలు ఏదో లెక్క చెప్పుకొచ్చాడు ఈయనే, లేదు ఇంకా ఎంత అయితే అంత. ఇలా మొత్తం ప్రపంచమంతా లయము తర్వాత సృష్టిలో ఆరంభమై మళ్ళీ లయములోకి వెళ్ళిపోతుంది, ఈ మధ్యలోనే ఉంటుంది. అందుకే ఈ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇది మిథ్య అంటే మారుతూ ఉంటుంది. అంటే తనది కానిది తనది అనిపించటమే మిథ్య అంటే. కనుక అట్లా మిథ్య తత్పరులు కావద్దు. నీది కానటువంటి దేహాన్ని ప్రకృతిని ఇది అనుకోకు. వివేకశుద్ధమైన మనంబున విచారించి. ఇది ఎలా తెలుస్తుంది అంటే వివేకశుద్ధము, మనస్సు వివేకము చేత, అంటే వివేకం అంటే అర్థము వివేచన చేయుట, అంటే వేరువేరుగా చూసుట. ఇప్పుడు వేరువేరుగా చూసినప్పుడు నేను నాది అని చూసుకోండి, ఎవరికి వారే. ఈ ఆత్మజ్ఞానం కావాలి అనుకునేవారు ఎందుకు ఈ గోళ అనుకుంటే అవసరమేం లేదు. అలా చూసి మనస్సులో విచారించి దేహమునందు ఆత్మ వెతకవలయు. ఈ దేహంలోనే ఆత్మని వెతకాలి. ఎందుకంటే సామెత చెబుతారు కదా, ఎక్కడ పారేసుకున్నావో అక్కడే వెతుక్కో అన్నట్లుగా. ఇది ఎక్కడ పారేసుకుందో దేహంలోనే కదా వచ్చి పడింది, కనుక దేహంలోనే వెతుక్కోవాలి దీన్ని. ఆత్మకు అవస్థలు కలయట్లుండు కానీ అవస్థలు లేవు. దీనికి అవస్థలు ఉన్నట్లుగా, అవస్థలు అని అంటే బాల్యము యవ్వనము కౌమారము ఇలాంటివి, అంతేకాక జాగరణ స్వప్న సుషుప్తులు అని వృత్తులు అయ్యేమో అవస్థలు. మరొకటి జాగరణం అంటే మెలకువగా ఉండటం, స్వప్నము అనంటే కల, సుషుప్తి అనంటే పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోవటం. ఇవి వృత్తులు, వీటిని వృత్తులు అంటారట. ఇవి ఎవ్వని చేత నిరుంగంబడు అతడు ఆత్మయండ్రు. ఇవి ఎవరి చేత తెలుసుకుంటూ ఉన్నారు? ఇప్పుడు జాగ్రత్త దశలో మెలకువగా ఉన్నప్పుడు తెలుసుకునేవాడు ఎవడు? అదేంటండి, కళ్ళు తెలుసుకుంటున్నాయి కదా, కళ్ళు చూస్తున్నాయి కదా. నిజమే కళ్ళు చూస్తున్నాయి అనుకోండి, కానీ ఎవరైనా ఏదైనా అడిగితే ఏది సమాధానం చెబుతుంది? కళ్ళు చెబుతాయా? చెప్పలేవు, నోరు చెప్పాలి. అలాగే పని నోరు విని చెబుతుందా? చెవులు వినాలి. మరి వీటన్నిటికీ సమన్వయం చేసేది మనసు. పని మనసునే జీవుడు అనుకోవచ్చు కదా, అంటే ఆ మనసు కూడా చెడిపోయిన వాడు బ్రతుకుతూనే ఉంటాడు. ఎవడు పిచ్చివాడు అంటారు వాడిని, మనసు చెడిపోతుంది, అది పనిచేయదు, వాడు మృక్కాలలోకి తీసుకు తింటుంటాడు, అలాగే గుడ్డలు లేకుండా తిరుగుతుంటాడు. మరి సామాన్యులు అది చేయగలరా? చేయలేరు. దానిని బుద్ధి శాసిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి అనేటటువంటిది ఈ జాగ్రత్త దశలో పనిచేస్తూ ఉంటుంది. మరి స్వప్న దశలో ఇది కంఠమునందు చేరుతాడు ఈ జీవుడు అంటారు. జాగ్రత్త దశలో కళ్ళల్లో ఉంటాడు. అతడి కళ వచ్చినప్పుడు అంటే కిందకి దిగుతూ ఉంటుంది ఇది, ఎప్పుడు నిద్రకి పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది. అలా దిగేటప్పుడు ఇక్కడ కంఠమునందు ఉన్న సమయమునందు కళలు వస్తూ ఉంటాయని చెబుతారు. అక్కడ నుంచి కింద హృదయం వరకు వెళ్ళిపోవాలి. ఈ దశలన్నీ కూడా ఇంతవరకు స్వప్నం వరకు కూడా బుద్ధే ఉంటుంది, ఆ బుద్ధి పనిచేస్తూనే ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ పురీతత్ అనే ఒక నాడి ఉంటుందని ఛాందోగ్యం అనే ఒక ఉపనిషత్తు చెప్తూ ఉంది. అక్కడ పరమాత్మ ఉంటాడు. పరమాత్మన సంపరిష్వక్త, ఆ పరమాత్మలో ఇది కలిసిపోతుందట. అప్పుడు తానంటూ ఏమీ ఉండదు. మరి తెలుస్తుందా అప్పుడు? తెలియదు. అసలు ఇది ఎలా జరుగుతుందో తెలుస్తుందా? మరి నిద్ర ఎలా వస్తుంది? ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నిద్ర ఎలా వస్తుంది? మెలకువగా ఉంటే నిద్ర కాదు, నిద్ర అయితే మెలకువ కాదు. ఆ సంధి దశ అంటారు దానిని. ఆ సంధి దశలో ఏమవుతూ ఉన్నదంటే దీనిని విడిచిపెట్టేస్తుంది, దానిని గ్రహిస్తూ ఉంది. ఇది కొంతవరకు తెలిసేది బుద్ధికి. ఎలాగనంటే ఒక తృణ జలువుక అంటారు, అంటే ఒక పురుగు, ఒక పురుగు పాకుతూ ఏం చేస్తుందనంటే రెండవ ఎగిరి ఇంకొక దానిని దేనినైనా పట్టుకుని అప్పుడు దీన్ని విడిచిపెడుతుంది. ఈ విడిచిపెట్టిన తర్వాత అది తెలియదు, పట్టుకున్న తర్వాత అది తెలుసు దానికి. ఇదేనే సంధి దశ అంటారు, ఆ విడిచిపెట్టడం. అలా జాగ్రత్త దశ బుద్ధిని విడిచిపెడుతుంది, అలా లోపల ఉన్నటువంటి పరమాత్మలో చేరిపోతుంది. అందుకని బుద్ధికి అంటే మరి అక్కడ చేరే ఈ మధ్య దశ ఏమిటి? పరమాత్మను చేరిన తర్వాత తెలియదు ఇక. ఈ మధ్య దశ సంధి దశ అంటారు. సరే, ఇలాగే మళ్ళీ మెలకు వస్తుంది. ఇంకోటి ఉంది, నిద్ర నుంచి మళ్ళీ మెలకు వస్తూ ఉంటుంది. దీన్ని ఇక్కడ ఇంకొక చోట చెబుతారు అనుకోండి, ఏయో వర్ణాశ్రమ ధర్మాలని చెబుతూ అక్కడ చెబుతాడు, అది కూడా ఇదే. సరే, అక్కడికి మనము వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు చెప్పాలని నేనైతే అనుకోవట్లేదు, కనుక ఇక్కడే చెప్పుకుంటాం దాన్ని కూడా. ఇక్కడే సందర్భము ఇదే ఉన్నది కనుక. ఇక్కడ వృత్తులనేవి బుద్ధివి, బుద్ధి వృత్తులవి. సరే, మనస్సు వృత్తులని కూడా చెప్పుకోవచ్చు. ఈ వృత్తి అనేది ఎలాంటిది అంటే ఒక వస్తువును చూస్తే అది తనది అనేటటువంటి ఒక భావన కల్పించుకుంటుంది. అది ఒక నీరు ప్రవహిస్తూ ఉన్నాయి అనుకోండి, అవి ఒక తూము ద్వారా బయటికి రావాలంటే అంతకుముందు వరకు వెడల్పుగా వచ్చి పెద్ద వెడల్పుగా ఉన్నదంతా తూము ద్వారా ఇంత లావు ఇంతే పడుతూ ఉంటుంది కిందకు వచ్చి ఆ నీరే. మళ్ళీ కింద ఒక మడి ఉందనుకోండి, చిన్న మడిలో అంత వెడల్పు ఉంటాయి, పెద్దదైతే అంత వెడల్పు ఉంటాయి. ఈ వృత్తులు మార్పులు, జలము ఒకటే. అలాగే ఆత్మ అనేటటువంటిది ఏకరీతిగానే ఉండి ఈ మనస్సు బుద్ధి వృత్తుల ద్వారా ఇలా వీటితో ఏకమవుతూ ఉంటుంది. ఆ ఏకమయ్యే భావనని అహం అనేది చేస్తూ ఉంటుంది, అహంకారము. ఇది రెండు రకాలు అన్నమాట. ఈ నేను అనేది ఒక నేను, ఆత్మ ఇంకొక నేను, ఈ కనిపించే అన్నీ కూడా నేను అనుకోవటం, అనుకునేదాన్ని అహంకారము అంటారు, ఆత్మని అహం అంటారు. మరి ఇక్కడ ఎలా అది వెళ్ళేటప్పుడు ఏమున్నది? అవతల దాన్ని పట్టుకుంటే యువతలది తెలియదు, ఇది వదిలేసింది తెలియదు, అవతల దాన్ని పట్టుకుంది. మళ్ళీ దాని నుంచి ఆ పరమాత్మ నుంచి విడివడి మళ్ళీ వస్తుంటుంది ఇక్కడికి. ఇక్కడే బుద్ధికి దాటినటువంటి ఒక దృక్కు ఉన్నది అని అంటారు. బుద్ధికి దాటినటువంటి ఒక ఎరుక లేదా ఒక తెలివి, దాన్నే ధర్మభూత జ్ఞానము అని కూడా అంటారు. ధర్మభూత జ్ఞానం అంటారు, ఎరుక అంటారు. మామూలుగా జ్ఞానం అనే పదాన్ని కాక ఎరుక అనేది కూడా ఒకటి ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ. ఇది అచ్చమైన తెలుగు పదం. అది తెలియటమే నువ్వేదైనా తెలివి జ్ఞానము అని అంటే దాన్ని తెలుసుకోవటమే అంటారు. అదే మరల ఏం చేస్తూ ఉంటుంది అని అంటే కాలానుగుణంగా మళ్ళీ కర్మ పోదు కదా దీనిది. అందుకని సమయానుకూలంగా ఈ గ్రహ గతులను బట్టి, ఈ భూగమనాన్ని బట్టి, వీటన్నింటి ఆధారంతోనూ ఈ శరీరము కూడా ఏర్పడి ఉన్నది కనుక, ఈ పంచభూతాలు బయట ఉన్నవేవో శరీరంలోనూ అవే ఉన్నాయి కనుక, ఆ అణువులు ఈ అణువులను ఏ విధంగా మేల్కొలుపుతాయో, అవి మేల్కొలిపే సమయం వచ్చేటప్పటికి మరల దాని నుంచి దీని మీదకు వచ్చేస్తుంది. ఇటు వచ్చేటప్పటికి ఇది మొత్తం పని తెలియదా అంటే హాయిగా నిద్రపోయాను అంటాడు. నిద్రపోయింది ఎలాగో హాయి. హాయి అంటే ఏమిటనంటే వాడు నిద్రలోకి వెళ్ళే వరకు తెలియదు, మెలకు వచ్చిన తర్వాత నిద్ర ఎలా పోయాడో తెలియదు, కానీ హాయి అనేది తెలుసు. ఆ దశని ఏమంటాడు? హాయి అంటాడు. దాన్నే ఆనందమయము కోశము అని కూడా అంటారు. ఆనందం అదే, అదే విచ్చుకుంటే చాలు ఆ ఆనందమయ కోశం. దీనిని శాశ్వతంగా నిలపటానికి యోగులు ప్రయత్నం చేస్తారు. కనుక ఇవన్నీ తెలుసుకునేటటువంటి వాడు ఆత్మ. కుసుమ ధర్మంబులైన గంధంబుల చేత గంధాశ్రయుండైన వాయువు నిరుంగిడు భంగి ద్విగుణాత్మకంబులై కర్మజన్యంబులైన బుద్ధిభేదంబులను ఆత్మ నిరుంగందగు అని చెప్పాడండి. ఆ పూలల్లో వాసన ఉంటుంది. ఈ వాసనని వాయువు తీసుకుని వస్తుంటుంది. వాయువుకి తెలుసు, గాలి తీసుకొస్తుంది. దానిది అది కాదు, కాని దానిని కూడా. అందుకే గంధ వహుడు అంటారు. అంటే వాసనని మోసుకొచ్చేవాడు. అలాగే కర్మలను ఇవి మోసుకొచ్చినవి ఏవి? బుద్ధి. కర్మలను మోసుకొచ్చేటటువంటిది బుద్ధి. ఇది విడిచిపెట్టదు, కనుక ఇది మోసుకొస్తూ ఉంటుంది. చిత్తము, అంతఃకరణము అంటారు వాటిని. ఏది ఎలా మోసుకొస్తుందని అంటే మనం చెప్పలేము. మూటగట్టుకొస్తుందా లేకపోతే ఎలాగనేది అది పరమాత్మకే తెలియాలి. ఆ కర్మలను మోసుకొచ్చేస్తుంది అది. ఈ భేదము ఆత్మ తెలుసుకో, ఇది కాదు అనేది నువ్వు తెలుసుకో. ఆ లోపలికి పోయింది ఆత్మ, పరమాత్మతో కలిసిందప్పుడు. అలాగే సాక్షాత్తు పరమాత్మలో పూర్తి శాశ్వతంగా కలిసిపో, దానికోసం ప్రయత్నం చేయమంటారు. ఆ ప్రయత్నం రెండు రకాలుగా చేయొచ్చు. యోగం చేత చేయొచ్చు, అలాగే జ్ఞానము చేత చేయొచ్చు. భక్తి సమర్పణ భావము ఉంటే మొత్తం వీడు మర్చిపోతాడు. ఆనందమయ కోసమే విచ్చుకుంటుంది అప్పుడును. ఈ సమర్పణ, ఆత్మసమర్పణ అదే శరణాగతి. దాని ద్వారాను పరమాత్మను చేరుతాడు, జ్ఞానము ద్వారాను పరమాత్మను చేరుతాడు, యోగము ద్వారాను పరమాత్మను చేరుతాడు. ఆ జ్ఞానం ద్వారా చేరేది సాంఖ్యము, ఇది యోగము, ఇది భక్తి శరణాగతి. ఇదంతా భక్తి శరణాగతి. ఇవి చెప్పారు మనకి. వీటిని తెలుసుకుని ప్రహ్లాదుడు చెప్పినటువంటివి ఇవి, వీటిని తెలుసుకోండి అని చెప్తూ ఉన్నాడు ఆయన. జై శ్రీరామ్.